ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ సింగారి గంగల్లె పొంగేను కంగారై గుండె కుంగేను శృంగార రంగాన చిక్కేను రంగేళి నీకే దక్కేను జగులు బల జింగే జలగు బలగు జలగు బలగు జగులు బలారింకే జలగు బలగు జలగు బలగు తాంతరు మేంతరు జాంతరు భాంతరు జల సర పర జా ఉండమ్మ ఉండమ్మ ఉండమ్మ చిరవాసముండే తరణాక్షి నేనే అవునమ్మ అవునమ్మ అవునమ్మ నన్ను చూడు సయ్యమ్మ సయ్యమ్మ మనువాడు సయ్యమ్మ సయ్యమ్మ కలివేణి నాదమ్మ నాదమ్మ కలవాణి నీవమ్మ నీవమ్మ నిను కనగానే ఎదనదిలో అలజడి ఏదో సుడి తిరిగే నీవే జతవైతే కల తీరే నీవేళ హాయమ్మ హాయమ్మ హాయమ్మ హాయమ్మ హాయమ్మ హాయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ మాతల జాతల జీతల జాతల బా గాతల మేతల భూతల జాతల బా మదిలోని బాల ఎదురైన వేళ హాయమ్మ హాయమ్మ హాయమ్మ పదహారు వేళ మదిరాచులేలా హాయమ్మ హాయమ్మ హాయమ్మ మురిపాలు హాయమ్మ హాయమ్మ సరదాలు హాయమ్మ హాయమ్మ సరసాలు హాయమ్మ హాయమ్మ సగపాలు ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ హాయమ్మ హాయమ్మ హాయమ్మ హాయమ్మ హాయమ్మ హాయమ్మ సింగారి గంగల్లె పొంగేను కంగారై గుండె కుంగేను బంగారు స్వప్నాలు కందామా కౌగిల్లో పంచుకుందామా ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ